క్రౌంజాభ్యం ఏంద్రయాహోహ హే హరిభాయే గురన్వాహ సాదోదాయం అత్రావినో విరణాం పురాధో గాయ ఉపగన్వస్య దుర్దృతాయ అత్ర వీరాయ ఇద్ర శుద్ధేయం పుంజాం చ ప్రేరై ప్రవిద్రాపే మాముంచాతాః పాపమానాః మా దేవా తాం పదవేకవాయ నావువా విప్రాణామయో మృగా నావువా శేనో గృధా సోమ పవాయ రామధియాయ సో ఆ సహస్రానాయ సంపాదానాయ Body.